ఓం నమస్సామవేదాయ సామవేద కౌత్సుమ శాఖాయాం ఊహగానం దశరాత్రపర్వే ప్రథమో వింశః ఆమహీయవం అమహీయుః ఋషిః గాయత్రీ ఛందః పవమానః సోమః ఆమహీయవం ఉచ్చారాయ జాతమదః దేవాయ సాభో మియాదాదాయ నిమృతా జాతాయ దా ఉత్సాహ దైవ

సంగీత స్వాదితయామ దాయితయ పురా సాఖా ధైరా Ma సకాయ రసాయి ఆ ఆధాయ స్వాయా ధనంతే